నాదుడే సునిదివ్యవెందు పరము నుండి నరులకై వచ్చిన నాదుడే సునిదివ్యవెందు లోకనరాయే ఓ దైవ జనమా లోకనరారే ఓ దైవ జనమా లోకనరారే ఓ దైవ జనమా లోకనరారే ఓ దైవ జనమా పరము నుండి నరులకి వచ్చిన నాదుడే సునిదివ్యవెందు పరము నుండి నరులకై వచ్చిన నాదుడే సునిదివ్యవెందు చేరారండి జీవజలములు పొందుటకై పరుగిడిరారండి విలువైన ఈ విందు దరి చేరారండి జీవజలములు పొందుటకై పరుగిడిరారండి యుగ యుగాలకు శాశ్వత విందు అన్నార్తులకు ఇది అమృత విందు అన్నార్తులకు ఇది అమృత విందు లోకనరారే ఓ దైవ జనమా లోకనరారే ఓ దైవ జనమా లోకనరారే ఓ దైవ జనమా లోకనరారే ఓ దైవ జనమా పరము నుండి నరులకై వచ్చిన నాదుడే సునిదివ్యవెందు పరము నుండి నరులకై వచ్చిన నాదుడే సునిదివ్యవెందు సిలువపై యేసు చిందిన రక్తపు పాత్రమిది ఆత్మదాహం తీర్చుటకై పరుగిడిరారండి కలువరిలో సిలువపై యేసు చిందిన రక్తపు పాత్రమిది ఆత్మదాహం తీర్చుటకై పరుగిడిరారండి యుగ యుగాలకు శాశ్వత విందు అన్నార్తులకు ఇది అమృత విందు అన్నార్తులకు ఇది అమృత విందు లోకనరారే ఓ దైవ జనమా లోకనరారే దైవ జనమా లోకనరారే ఓ దైవ జనమా లోకనరారే ఓ దైవ జనమా పరము నుండి నరులకై వచ్చిన నాథుడే సుని దివ్యవెందు పరమునుడి నరులకై వచ్చిన నాథుడే సుని దివ్యవెందు లోకొనరారే ఓ దైవ జనమా లోకొనరారే ఓ దైవ జనమా లోకొనరారే ఓ దైవ జనమా లోకొనరారే ఓ దైవ జనమా పరము నుండి నరులకై వచ్చిన నాథుడే సుని దివ్యవిందు పరము నుండి నరులకై వచ్చిన నాథుడే సుని దివ్యవిందు.